ఎనభే నిర్వాణోత్తరార్ధ సింహావలోకనము. అసలీ నిర్వాణ ప్రకరణ ఉత్తరార్ధమే ఒక సింహావలోకనం వంటిది. నిజానికి ఉపదేశించవలసిన విషయం అంతా ఉపశమా ప్రకరణంతోనే పూర్తయిపోయింది. ఆ మాటను ఆ ప్రకరణపు సింహావలోకనంలో ప్రస్తావించుకున్నాం కూడా. అయినా సరే, ప్రారంభం నుంచి ఉపశమా ప్రకరణం వరకు ఎంత గ్రంథం జరిగిందో ఇంచుమించు అంత గ్రంథాన్ని 15,000 శ్లోకాల్ని నిర్వాణ ప్రకరణంగా మలిచాడు మహాకవి. దాన్ని మళ్లీ 2 భాగాలు చేసి పూర్వార్ధము ఉత్తరార్ధము అన్నాడు. నిజానికి పూర్వార్ధం చివర్లో ఫలశ్రుతి గూడా చెప్పేసి గ్రంథం పూర్తయిపోయిందన్న భావం చదువరికి కలిగించాడు. అసలు రామాయణంలో గూడా యుద్ధకాండ చివర్లో ఫలశ్రుతి చెప్పేసి తరువాత మళ్లీ ఉత్తరకాండ ఎత్తుకున్నట్లుగానే ఇక్కడ గూడా ఫలశ్రుతి తరువాత మళ్లీ ఉత్తరార్ధాన్ని రచించాడు. పూర్వార్ధంలో పూర్వోక్తమైన పరబ్రహ్మతత్వాన్నే స్వరూప లక్షణాదుల ద్వారా మళ్లీ గట్టిపరచి సాధకులు జీవన్ముక్తి దాకా కొనసాగించవలసిన ప్రయాణ మార్గాలను విపులంగా వర్ణించాడు. అయిపోయింది, ముక్తి వచ్చేసింది, ఇంకేముంది చెప్పేందుకు అనుకునేందుకు వీలు లేదు. సినిమాలలో పెళ్లితో కథైపోతుంది, జీవితంలో మాత్రం అసలు కథ పెళ్లితోనే ప్రారంభమవుతుంది. అలాగే ఆధ్యాత్మిక సాధనలో ముక్తి మార్గం తెలిసినంత మాత్రంచేతగాని కొంతసేపు బ్రహ్మసమాధి అందటంతోగాని కథ ముగిసిపోదు. ఆ వ్యక్తి ఇంకా జీవించే ఉంటాడు. వాడికి ఆకలి దప్పుల వంటి సమస్యలు ఉండనే ఉంటాయి. ఉపదేశించమని వెంటబడే శిష్యుల బెడద ఉంటుంది. సమాధిస్థితిని దీర్ఘకాలం నిలువనీని ప్రారబ్ధశేషం మిగిలి ఉంటుంది. ఇలాంటి సంకటాలలో సమాధిలోంచి బయటకు వచ్చిన జీవన్ముక్తుడు ఎలా ఉంటాడు, ఎలా ఉండాలి? ఆ మహాత్ముడు తన బ్రహ్మమయ స్థితిని నిలబెట్టుకునే విధానాలేమిటి? ఇది తెలియకపోతే బ్రహ్మ విద్యోపదేశం పూర్తయినట్టు కాదు. దానికోసమే ఇంచుమించు 7,000 శ్లోకాల ఉత్తరార్ధాన్ని కేటాయించాడు మహర్షి. దీనికి పునాదిగానే పూర్వార్ధం చివరిలో వశిష్ఠ విశ్వామిత్రులిద్దరూ కలిసి పనిగట్టుకొని శ్రీరాముడి సమాధిని చెడగొట్టారని చెప్పాడు. శ్రీరాముడికి ఇంకా చాలా ప్రారబ్ధశేషం ఉందని ఆ ఇద్దరూ బాహాటంగా ప్రకటించారు. సమాధిలోంచి బయటికి వచ్చిన శ్రీరాముడు గూడా దాన్ని అంగీకరించి వశిష్ఠుడి భావాన్ని ఆమోదించి సభలో కూర్చొని ఉన్న ఇతర శ్రోతల లాభం కోసం తత్వవిషయాల నెమరువేత మొదలుపెట్టాడు. వశిష్ఠుడు ప్రణాళికాబద్ధుడైన ఉపాధ్యాయుడు. ఆయన ఆ నెమరువితను యథేచ్ఛగా సాగనీయలేదు. పూర్వప్రతిపాదిత విషయాలనే ఇప్పుడు జీవన్ముక్తుల దృష్టిలోంచి సమన్వయించి చూపటానికి ఈ గోష్ఠిని ఆయన వాడుకున్నాడు. తత్వ ప్రతిపాదన ప్రక్రియలు ప్రధానంగా 4. ఐ, తన దగ్గరకు వచ్చిన యోగ్యుడైన శిష్యుడి అర్హతను గమనించి వాడికి సరిపోయే రీతిగా విషయ ప్రతిపాదన చేయటం సామాన్యంగా ఉపనిషత్తులది ఈ పద్ధతి. 2, తను బ్రహ్మానందానుభూతిలో తేలిపోతూ ఆ ఆనందాన్ని పారవస్యంతో వ్యక్తం చేయటం. ఇది అవధూతగీత, అష్టావక్రగీత వంటివాటి మార్గం. 3, ప్రతివాదుల దాడులకు తమ శిష్యులు పడిపోకుండా నిలబెట్టుకుంటూ వారికి విషయబోధ చేయటం. ఆయసర్ 171 శ్రీ శంకర భాష్యాదుల మార్గం ఇదే. 4, ఎక్కువ పాండిత్యం లేనివారికి గూడా విషయావగాహన కలిగించాలనే తపనతో సులభంగా విషయ ప్రతిపాదన చేయటం శ్రీశంకరుల ప్రకరణ గ్రంథాదులది ఈ త్రోవగుట్. యోగవాసిష్ఠశైలిలో విశేషమేమిటంటే అది ఈ 4 ప్రక్రియలను సమాంతరంగా కొనసాగిస్తుంది. అందుకే వాల్మీకి మహర్షి ఈ ఉత్తరార్ధంలో జీవన్ముక్తుల దృక్కోణం నుంచి విషయం మొత్తాన్ని తనే సింహావలోకనం చేయించాడు. ఈ సింహావలోకనాన్ని చేసింది సాక్షాత్తుగా శ్రీరామ వశిష్ఠయుగళి. అందుకే వాల్మీకి మహర్షి ఇక్కడి ప్రతిసర్గలోనూ పునరుక్తి చేశాడు, ప్రతిచోటా కొత్త మెరుపులు మెరిపించను మెరిపించాడు. ఇవన్నీ పునరుక్తులనుకొని వీటిని వదిలిపెట్టి ముందుకు పోయేవాడికి బూడిదగూడా దక్కదని గట్టిగా తిట్టాడు. భస్మాప్యాప్నోతి నాథమహాగ్ని ఉడోత్సర్గ 163 శ్లో 49. మున్ముందుగా జీవన్ముక్తివల్ల సాధకుడి శరీరం రాలిపోదని మరోసారి మరో ప్రక్రియలో నిరూపించాడు. ఆ తరువాత కర్మత్యాగం కన్నా సంసక్తి త్యాగం ముఖ్యమని బోధించాడు. దాన్నే తూష్టీం భావమన్నాడు. దీనికి ఇంద్రియ నిగ్రహం, అహంకార త్యాగం చాలా ముఖ్యమని చెబుతూ దానికి రుజువుగా విద్యాధరోపాఖ్యానమనే చిన్న కథ చెప్పి దానిలో తనకు గౌరవనీయుడైన భుసుండయోగి ప్రసక్తిని మరోసారి తెచ్చాడు. అయితే ఈ ఇంద్రియ నిగ్రహాదులకు కేవలం పతన భయాదులు కారణం కారాదని, ప్రపంచంలో శుద్ధ చైతన్యం తప్పితే మరోటి లేదనే సత్యదర్శనం ద్వారా దాన్ని సాధించాలని వివరిస్తూ దానికోసం లోకా ప్రసిద్ధమైన జడచేతన విభాగాన్ని తుడిచిపెట్టేశాడు. దీన్ని మరింత గట్టిపరిచేందుకోసం ఇంద్రోపాఖ్యానం, అనుగర్భంలో ప్రపంచం కథ చెప్పాడు. సర్వత్రా చైతన్యదర్శనం జరగాలంటే సాధకుడు జ్ఞాని కావాలిగాని జ్ఞానబంధువు కారాదన్నాడు. జ్ఞానికి ఉదాహరణగా మంకీ అనే సద్బ్రాహ్మణుడి సాధన కథ చెప్పాడు. ఈ కథలోనే సంవేదన, భావన, వాసన, కలన, ఆవరణ శక్తి, విక్షేపశక్తి వంటి పారిభాషిక పదాలను వివరించాడు. ఇలాంటి ఉపదేశాలను ఆత్మజ్ఞానసిద్ధులైన గురువులే చేయగలరని, కానీ ఆ గురువులు అప్పటికే వ్యవహారాతీత స్థితికి చేరారు కనుక వారు భాగత్యాగలక్షణ అనే ప్రక్రియను ఆశ్రయించి దాని ద్వారా శిష్యబోధ చేస్తారని, వారి బోధల ప్రకారం బంధమనేది అసత్యమే అయినా శిష్యుడు మాత్రం సాధన చేసి తీరాలని అనేక యుక్తులతో నిరూపించాడు. ఇక్కడే ఉపశమ ప్రకరణంలోని రూపాలోక మనస్కార ఇలనే స్వీయ సాంకేతిక పదాలను మరోసారి తవ్వుకొచ్చాడు. ఈ సందర్భాన్నే ఆసరాగా తీసుకొని తత్వజ్ఞాన ప్రాప్తికి గురువు అవసరమేగాని ముక్తి అనేది గురువులు ప్రసాదిస్తే వచ్చేది కాదని నొక్కిచెప్పాడు. కనుక శిష్యుడైనవాడు మామూలు కామ్యదేవతారాధనలు మాని అహంగ్రహోపాసన ప్రక్రియలో తత్వమననాన్ని జోడించి వైరాగ్యాన్ని పెంచుకొని ముక్తికోసం ప్రయత్నించాలన్నాడు. ఈ ఘట్టంలోనే ధ్యాన ప్రక్రియలను, యోగభూమికలను, చివరికి సమాధిస్థితిని ఒకింత విపులంగా వివరించాడు. చాలామంది సాధకులు ఈ ఘట్టంలోనే పెడదోవ పడుతూ ఉంటారు గనుక ఇక్కడ వైరాగ్యపు వెర్రితలల గురించి ప్రత్యేక వివరణ చేశాడు. ఇక్కడే వాసనల బలాన్ని బట్టి జీవులలో 7 రకాలున్నారన్నాడు. ఈ వివరణ సందర్భంలోనే ఈ ఉత్తరార్ధానికి కీలకమైన ప్రశ్న వచ్చింది. ఈ జగత్తు మిథ్య, బ్రహ్మస్వరూపమా అని దీన్ని పరిష్కరించటం ఆయసర్వ్ 172 కోసమే జగత్తు విషయంలో ఉండే దృష్టిభేదాలను వివరిస్తూ సాధకుడి దృష్టిలో జగత్తు మిథ్య అని, సిద్ధుడి దృష్టిలో అది బ్రహ్మస్వరూపమని పరిష్కారం చేశాడు. దీనికి మద్దత్తుగా జడచేతన విభాగం లేనే లేదని, సర్వము చైతన్యమయమేనని యుక్తి పరంపరతో నిరూపించాడు. ఇదే విషయాన్ని కథారూపంగా ప్రతిపాదించటం కోసం పాషాణోపాఖ్యానమనే చిన్ని కథను వశిష్ఠుడు తన స్వానుభవంలోంచి తెచ్చి చెప్పటం మొదలుపెట్టాడు. దీనికి కొనసాగింపుగానే విద్యాధరి చరిత్రను జతచేశాడు. రాతి కడుపులో దాగివున్న ఆమె బ్రహ్మాండానికి కలిగిన ప్రళయాన్ని ఆసరాగా తీసుకుని తత్వజ్ఞుల దృష్టితో వైజ్ఞానిక ప్రళయాన్ని, యోగజ్ఞుల దృష్టితో ప్రాకృతిక ప్రళయాన్ని విపులంగా వర్ణించాడు. ఈ వర్ణనను తత్వచర్చాత్మకంగా నడిపి కథలో నాస్తికవాద ఖండనకు గూడా చోటు కల్పించాడు. ఇక్కడే ఒక కొత్త మెరుపు మెరిపిస్తూ సృష్టి ప్రళయాలు జోడెడ్ల వంటివని, అవి ఏకకాలంలో సమాంతరంగా సాగిపోతూ ఉంటాయని బోధించాడు. అంతేకాదు తంత్రశాస్త్రాలలో చెప్పే కాళరాత్రి, భైరవుడు, భైరవి మొదలైన దేవతామూర్తులకు తత్వవిద్యతో సమన్వయం చేసి చూపించాడు. దానికి శివస్పర్శ అనే పేరుతో ఒక బంగారపు మెరుగిచ్చాడు. ఇదిగాక సృష్టిలో ప్రతిచోటా ప్రపంచమే అనే వింత ప్రతిపాదన చేసి ఒకానొక ప్రపంచంలో రావణాసురుడి చేతిలో రాముడే ఓడిపోయాడన్నాడు. నువ్వు నేను రామవశిష్ఠులు ఎన్నోసార్లు పుట్టామన్నాడు. తత్వదృష్టిలో అసలెవరూ పుట్టలేదన్నాడు. దీన్ని నిరూపించేందుకోసం పూర్వం ప్రళయ క్రమాలను చెప్పినట్లుగా ఇప్పుడు తత్వదృష్టితోనూ, యోగదృష్టితోనూ సృష్టిక్రమాలను వర్ణించాడు. ఇంత సాంకేతిక చర్చ జరిగినాక మళ్లీ పాషాణోపాఖ్యానంలోని విద్యాధరీ చరిత్రతో లంకె కలుపుతూ తనకు అప్పటి స్థూలదేహం రాలిపోయిందని, ఇప్పటికీ తనకు స్థూలదేహం లేనే లేదని, ఆయా శిష్యజీవుల కర్మశేషాలను బట్టి వాళ్లకు తను కనిపిస్తున్నానని ప్రకటించాడు. కాగా ఈ పాషాణోపాఖ్యానం వల్ల చైతన్యం ఒక్కటే ఉందని, సృష్టి ప్రళయాలు అజ్ఞాన కల్పితాలని తేలింది. అయితే ఈ అజ్ఞానం అవిద్య యొక్క స్వరూపమేమిటి అనేది తెలియాలి. దీని ప్రసక్తి పూర్వం ఉపశమా ప్రకరణంలో గాంధీ చరిత్ర దగ్గరే వచ్చింది. అంతకంటే విస్పష్టంగా దాన్ని తేల్చటం కోసమే పాషాణోపాఖ్యానం తరువాత దీర్ఘమైన విపశ్చిదుపాఖ్యానం వచ్చింది. ఇందులో కథలో కథగా 9 కథలు పెనవేసిపోయి ఉన్నాయి. ఆయి విపశ్చిత్ అనే రాజు అగ్నిదేవుడి వరం వల్ల 4 విపశ్చిత్తులుగా మారి 4 దిక్కులకు వెళ్లి అవిద్య అంతు చూద్దామని ఆరాటపడ్డ కథ ఒకటి. 2 వాళ్లలో ఒకడు లేడి జన్మెత్తి శ్రీరామ సభలో మనిషిగా మారి తన పాత అనుభవాలు కొన్ని నెమరువేసుకున్న కథ ఒకటి. 3 ఒక రాక్షసుడు ఒక మహర్షి శాపానికి గురై ఆకాశమంత శవమై నేలకు రాలిపడ్డ శవోపాఖ్యానం ఒకటి. 4 ఆ శవంలోని జీవుడే దోమై జింకై బోయవాడై ఒక అడవిలో ఒక మహర్షి శిష్యరికం చేసి యోగాభ్యాసం చేసిన కథ ఒకటి. దీనిలో అంతర్భాగంగా ఆయా నాడుల్లో సంచరించే జీవుల అనుభవాలను వివరించటం ద్వారా జాగ్రత్స్వప్న సుషుప్తుల మిథ్యత్వాన్ని, విరాట్ పురుష తత్వాన్ని, ప్రపంచ మిథ్యత్వాన్ని ప్రతిపాదించే యోగచర్యల కథ ఒకటి. 6 బోయవాడి గురువుగారి భవిష్యత్ కథ ఒకటి. 173 7 బోయవాడు లీలోపాఖ్యానంలోని సింధురాజుగా పుట్టబోయే భవిష్యత్ కథ ఒకటి. 8 విపశ్చిద్రాజుకు లేడి జన్మ రావటానికి వెనుక గల కథ ఒకటి. 9 అవిద్య అనేది అసలు లేనే లేదని, అది బ్రహ్మమేనని వివరించే వశిష్ఠుడి యుక్తి పరంపరల కథ ఒకటి. ఈ 9 కథల జమిలి కథే ఈ ఉత్తరార్ధానికి కేంద్ర బిందువు. అందుకే దీనికి వెనకాల ముందు గూడా సాధన చర్చలే జరిగాయి. ముగింపులో వశిష్ఠమహర్షి ఇంద్రియ జయోపాయాలను బోధిస్తూ జాగ్రత్ స్వప్న సుషుప్తులనే అవస్థలు పరస్పర సంకరాలన్నాడు. దీని తరువాత ఈ ఉత్తరార్ధంలోని 2 పెద్ద కథ కుందదంతోపాఖ్యానం వచ్చింది. నిజానికి ఇది దేశకాలాల అసత్వాన్ని నిరూపించటం కోసం ఇదివరలో వచ్చిన లీలోపాఖ్యాన, లవణోపాఖ్యాన, ఆయందవోపాఖ్యాన, చూడాలోపాఖ్యానాలలోని కొన్ని కొన్ని ఘట్టాలను పూలుగా తీసుకొని కొత్తగా అల్లిన పూలమాలే. అయినా సరే కథాకథన నైపుణి వల్ల, చర్చలలో కొత్త అంశాల మేళవింపు వల్ల ఇది నిండు కొత్త కథగా కనిపించటం మాత్రమేగాక ఈ యోగవాసిష్ట శ్రవణం వల్ల పరిపూర్ణ జ్ఞానం కలుగుతుందని నిరూపించేందుకు మంచి ఉదాహరణగా నిలిచింది. ఇక వశిష్ఠమహర్షి చేయదలుచుకున్న బోధ చివరికి వస్తోంది. అందుకనే ఆయన 186వ సర్గ నుంచి 189వ సర్గ దాకా తన సిద్ధాంతాన్ని పునరుద్ఘాటించి 190వ సర్గలలో అనేక నిర్వచనాలు, పరిష్కారాలు చేసి చూపించాడు. 195వ సర్గలో తనే ప్రశ్నలు వేసి శ్రీరాముడిచేత సమాధానాలు చెప్పించి శిష్య పరీక్ష చేసి చూపించాడు. ఇక్కడే శాస్త్రవాదాల అల్పత్వాన్ని ఎత్తిచూపుతూ శాస్త్రాల ద్వారా జ్ఞానం లభించటమనేది అడవిలో కట్టెలు కొట్టుకునేవారికి చింతామణి దొరకటం వంటిదన్నాడు. దీని తరువాత గురుపూజా ఘట్టంలో అపార వినయాన్ని ప్రదర్శించిన వశిష్ఠమహర్షి శ్రీరాముడి మీద పుష్పవృష్టి కురుస్తున్న సమయంలో, ఇప్పుడు నీకెలా ఉంది అని అడిగి తత్వవిద్యకు ఒక కొత్త మెరుగు తెచ్చాడు. అయితే వాల్మీకి శైలిలో విచిత్రమేమిటంటే, ఇంత కథ పూర్తయినాక 204వ సర్గ నుంచి 213వ సర్గదాకా 10 సర్గలపాటు మళ్లీ వశిష్ఠ శ్రీరాముల ప్రశ్న ప్రతివచనాలను నడిపాడు. అందులో ప్రజ్ఞప్తిరాజు కథ అనే కథ కాని కథనేగాక శ్రీరాముడికి విష్ణుమూర్తికి మధ్య మరో జన్మను, దానిలో ఆ జీవి వశిష్ఠుడికి శిష్యుడై తత్వ చర్చ చేయటాన్ని గూడా చెప్పించాడు. ఆ తరువాత మొత్తం గ్రంథాన్ని వెనుక వైరాగ్య ప్రకరణ ప్రారంభంలో ఎవరెవరి పేర్లను ప్రస్తావించాడో ఆ వాల్మీకి, భరద్వాజ, అగస్త్య, సుతీక్షణ, అరిష్టనేమి, అగ్నివేశ్య కారుణ్యాదులతో అనుసంధానం చేసి చిట్టి చివరికి పరబ్రహ్మ నమస్కారంతో గ్రంథ పరిసమాప్తి చేశాడు.